بسم الله الرحمن الرحيم طاسين تلك آيات القرآن وكتاب مبين هدى وبشرى للمؤمنين الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون إن الذين لا يؤمنون بالآخرة زينا لهم أعمالهم فهم يعمهون أولئك الذين لهم سوء العذاب وهم في الآخرة هم الأخسرون وإنك لتلقى القرآن من لدن حكيم عليم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తాసీన్, ఇవి ఖురాన్కు స్పష్టమైన గ్రంథానికి చెందిన వాక్యాలు. విశ్వాసులకు పూర్తిగా మార్గదర్శకత్వం, శుభవార్తలూను. వారు నమాజును స్థాపిస్తారు, జకాతును ఇస్తారు, ఇంకా వారు పరలోకాన్ని పూర్తిగా నమ్ముతారు. యథార్థం ఏమిటంటే, పరలోకాన్ని విశ్వసించని వారి కొరకు మేము వారి చేష్టలను ఆకర్షవంతమైనవిగా చేశాము. అందువల్ల వారు దారి తప్పి తిరుగుతూ ఉంటారు. నీచమైన శిక్షకు గురి అయ్యేది వారే. పరలోకములో అందరికంటే ఎక్కువ నష్టపోయేది కూడా వారే. ఓ ప్రవక్త, నిస్సందేహంగా నీవు ఈ ఖురాను వివేకవంతుడు, జ్ఞాన సంపన్నుడు అయిన వాని వైపు నుండి పొందుతున్నావు. سآتيكم منها بخبر أو آتيكم بشهاب قبس لعلكم تصطلون فلما جاءها نودي أن بورك من في النار ومن حولها وسبحان الله رب العالمين يا موسى إنه أنا الله العزيز الحكيم وألق عصاك فلما رآها تهتز كأنها جان ولا مدبرا ولم يعقب يا موسى لا تخف إني لا يخاف لدي المرسلون إلا من ظلم ثم بدل حسنا بعد سوء فإني غفور رحيم وأدخل يدك في جيبك تخرج بيضاء من غير سوء في تسع آيات إلى فرعون وقومه إنهم كانوا قوما فاسقين واركي أبطي غاثن ونبنتو أبطل موسى తన ఇంటి వారితో ఇలా అన్నాడు, నాకు అగ్నిలాంటిదొకటి కనిపించింది. నేను ఇప్పుడే అక్కడకు పోయి ఏదైనా వార్తను తీసుకువస్తాను, లేదా మీరు కాచుకోవటానికి అగ్ని కణాన్నైనా తీసుకువస్తాను. అతను అక్కడకు చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది, ఈ అగ్నిలోనూ దాని పరిసరాలలోనూ ఉన్నవాడు శుభాలు కలవాడు, అల్లాహ్ పరిశుద్ధుడు, సకల లోకాలకు ప్రభు. మూసా, ఇదిగో నేను అల్లాను, సర్వశక్తివంతుడను, వివేకవంతుడను. ఏది, నీవు కొంచెం నీ చేతికర్రను విసరివెయ్యి. ఆ చేతికర్ర పాము మాదిరిగా కదలాడుతూ ఉండటం చూడగానే మూసా వెన్ను చూపి పారిపోయాడు. వెనుకకు తిరిగి అయినా చూడలేదు. మూసా, భయపడకు, నా సన్నిధిలో ప్రవక్తలు భయపడరు. తప్పు చేసిన వారు తప్ప. దుష్కార్యం చేసిన తరువాత అతను గనక దాన్ని సత్కార్యంగా మార్చుకుంటే అప్పుడు నేను క్షమించే కరుణామయుణ్ణి. కొంచెం నీ చేతిని చొక్కాలోకి దూచు, అది మెరిసిపోతూ ఎలాంటి బాధ లేకుండానే బయటికి వస్తుంది. ఇవి 9 సూచనలలోనివి. ఫిరౌను వద్దకు, అతడి జాతి ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ఇవ్వబడినవి. వారు పరమ దుర్మార్గులు. وجحدوا بها واستيقنتها أنفسهم ظلما وعلوا فانظر كيف كان عاقبة المفسدين. كاني స్పష్టమైన మా సూచనలు వారి ముందుకు వచ్చినప్పుడు వారు ఇది స్పష్టమైన మాయాజాలమే అని అన్నారు. వారు అన్యాయంగా అహంకారంతో ఆ సూచనలను తిరస్కరించారు. అయితే వారి హృదయాలు మట్టుకు వాటిని అంగీకరించాయి. ఇక చూడు ఆ దుర్మార్గులకు ఎలాంటి గతి పట్టిందో. ولقد آتينا داود وسليمان علما وقال الحمد لله الذي فضلنا على كثير من عباده المؤمنين وورث سليمان داود وقال يا أيها الناس علمنا منطق الطير وأوتينا من كل شيء إن هذا لهو الفضل المبين وحشر لسليمان جنوده من الجن والإنس والطير فهم يوزعون حتى إذا أتوا على واد النمل قالت نملة يا أيها النمل ادخلوا مساكنكم لا يحطمنكم سليمان وجنوده وهم لا يشعرون فتبسم ضاحكا من قولها وقال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. దావూదుకు సులేమానుకు జ్ఞానాన్ని ప్రసాదించాము. విశ్వాసులైన అనేక మంది తన దాసుల కంటే మాకు ఘనతను ప్రసాదించిన అల్లాకు కృతజ్ఞతలు అని వారు అన్నారు. సులేమాను దావూదుకు వారసుడయ్యాడు. అతను ఇలా అన్నాడు, ప్రజలారా, మాకు పక్షుల భాషలు నేర్పబడ్డాయి, ఇంకా మాకు అన్ని రకాల వస్తువులు ఇవ్వబడ్డాయి. నిస్సందేహంగా ఇది స్పష్టమైన దేవుని అనుగ్రహం. సులైమాను కొరకు జిన్నాతుల, మానవుల, పక్షుల సైన్యాలు సమీకరించబడ్డాయి. అవి గట్టి క్రమశిక్షణలో ఉంచబడేవి. ఒకసారి అతను వాటిని తీసుకుని దండయాత్రకు బయలుదేరాడు. చివరకు వారంతా చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా అన్నది, చీమలారా, మీరు మీ పుట్టలలోకి దూరిపోండి, లేకపోతే సులైమాను అతని సైనికులు మిమ్మల్ని నలిపివేస్తారు. ఆ సంగతి వారికి తెలియకపోవచ్చు కూడా. సులైమాను దాని మాటలకు మందహాసంతో నవ్వి ఇలా అన్నాడు, ప్రభూ నన్ను అదుపులో ఉంచు, నీవు నాకు నా తల్లిదండ్రులకు చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉండేందుకు, నీకు నచ్చిన మంచి పనులు చేస్తూ ఉండేందుకు, నీ కారుణ్యంతో నన్ను సజ్జనులైన నీ దాసులలో చేర్చు. وتفقد الطير فقال ما لي لا أرى الهدهد أم كان من الغائبين لأعذبنه عذابا شديدا أو لأذبحنه أو ليأتيني بسلطان مبين فمكث غير بعيد فقال أحطت بما لم تحط به وجئتك من سبأ بنبأ يقين إني وجدت امرأة تملكهم وأوتيت من كل شيء ولها عرش عظيم وجدتها وقومها يسجدون للشمس من دون الله وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل فهم لا يهتدون ألا يسجدوا لله الذي يخرج الخبأ في السماوات والأرض ويعلم ما تخفون وما تعلنون الله لا إله إلا هو رب العرش العظيم مرك سندربهم لو سليمان تكشلن فلسيلنك إلى النار హుద్ హుద్ పక్షి నాకు కనిపించటం లేదేమిటి? అది ఎసైనా అదృశ్యమైపోయిందా? నేను దానిని కఠినంగా శిక్షిస్తాను లేదా నరికివేస్తాను. అలా కాకపోతే అది నాకు సరైన కారణం చూపవలసి ఉంటుంది. ఆ తరువాత ఎంతోసేపు గడవలేదు, అది వచ్చి ఇలా అన్నది, మీకు తెలియని సమాచారాన్ని నేను సేకరించాను, నేను సవాను గురించి నమ్మకమైన సమాచారాన్ని తీసుకువచ్చాను. నేను అక్కడ ఒక స్త్రీని చూశాను, ఆమె ఆ జాతిని ఏలుతోంది. ఆమెకు అన్ని రకాల వస్తు సామగ్రి ప్రసాదించబడింది. ఆమె సింహాసనం మహోజ్వలంగా ఉంది. నేను చూశాను, ఆమె జాతివారు అల్లాకు బదులు సూర్యుడి ముందు సాష్టాంగపడుతున్నారు. సైతాను వారి పనులను వారికి మనోహరమైనవిగా కనిపించేలా చేశాడు, వారిని రాజమార్గంపైకి పోకుండా నిరోధించాడు. అందువల్ల వారు ఈ రుజుమార్గాన్ని పొందలేకపోతున్నారు. ఆకాశాలలోనూ భూమిలోనూ దాగి ఉన్న వస్తువులను వెలికి తీసేవాడు, మీరు దాచేదాన్ని వ్యక్తపరచేదాన్ని ఎరిగినవాడు అయిన దేవునికి సాష్టాంగపడటం అనే రుజుమార్గం. అల్లాహ్ ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు ఎవడూ లేడు. ఆయన మహోన్నతమైన అధికార పీఠానికి ప్రభు. قال سننظر أصدقت أم كنت من الكاذبين اذهب بكتابي هذا فألقه إليهم ثم تول عنهم فانظر ماذا يرجعون سليمان إلى النار إبليم تستم నీవు నిజం చెప్పావో లేక అబద్ధాలు చెప్పేవారిలోని దానవో, నా ఈ ఉత్తరాన్ని తీసుకుపో, దానిని వారి వైపునకు విసరివేయి, తరువాత ఒక వైపునకు తొలగి వారి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడు. قالت يا أيها الملأ إني ألقي إلي كتاب كريم إنه من سليمان وإنه بسم الله الرحمن الرحيم ألا تعلوا علي وأتوني مسلمين రాణి ఇలా పలికింది, ఆస్థాన సభ్యులారా, నా వైపునకు అతి ముఖ్యమైన ఒక లేఖ విసిరివేయబడింది. అది సులైమాను తరఫు నుండి వచ్చింది. కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభించబడింది. అందులోని విషయం ఇలా ఉంది: నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు వైఖరిని అవలంబించకు, ముస్లిము అయి నా వద్దకు వచ్చెయ్యి. قالت يا أيها الملأ أفتوني في أمري ما كنت قاطعة أمرا حتى تشهدون قالوا نحن أولو قوة وأولو بأس شديد والأمر إليك فانظري ماذا تأمرين قالت إن الملوك إذا دخلوا قرية أفسدوها وجعلوا أعزة أهلها أذلة وكذلك يفعلون وإني مرسلة إليهم بهدية فناظرة بما يرجع المرسلون లేఖ వినిపించిన తరువాత రాణి ఇలా అన్నది: జాతి నాయకులారా, ఈ విషయంలో మీరు నాకు సలహా ఇవ్వండి. నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోను. దానికి వారు ఇలా సమాధానం చెప్పారు: మేము బలవంతులం, పోరాడగలవారం. అయితే నిర్ణయం మాత్రం మీ చేతులలో ఉన్నది. ఏ ఆజ్ఞ ఇవ్వాలో స్వయంగా మీరే ఆలోచించుకోండి. రాణి ఇలా అన్నది: రాజులు ఏ దేశంలోనైనా దొరబడినప్పుడు దానిని వారు నాశనం చేస్తారు, అక్కడి గౌరవనీయులను అవమానిస్తారు. వారు చేసేది ఇదే. నేను వారి వద్దకు ఒక కానుకను పంపిస్తాను, తరువాత నా దూతలు ఏమి జవాబు తీసుకువస్తారో చూస్తాను. فَلَمَّا جَاءَ سُلَيْمَانَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٍ فَمَا آتَانِيَ اللَّهُ خَيْرٌ مِّمَّا آتَاكُمْ بَلْ أَنتُم بِهَدِيَّتِكُمْ تَفْرَحُونَ ارجع إليهم فلنأتينهم بجنود لا قبل لهم بها ولنخرجنهم منها أذلة وهم صاغرون అతడు సులైమాను వద్దకు చేరుకున్నాడు. అప్పుడు సులైమాను ఇలా అన్నాడు: ఏమిటి, మీరు ధనం ఇచ్చి నాకు సహాయం చేయదలుచుకున్నారా? దేవుడు మీకు ఇచ్చిన దానికంటే నాకు ఇచ్చినది ఎంతో ఎక్కువ. మీ కానుకను మీరే అనుభవించండి. ఓ దూత, నిన్ను పంపిన వారి వద్దకు తిరిగి వెళ్లిపో. మేము వారిపైకి వారు ఎదిరించలేని సైన్యాలను తీసుకువస్తాము. మేము వారిని పరాభవించి అక్కడి నుండి పారద్రోలుతాము. వారు అవమానితులై ఉండిపోతారు. قال يا أيها الملأ أيكم يأتيني بعرشها قبل أن يأتوني مسلمين قال عفريت من الجن أنا آتيك به قبل أن تقوم من مقامك وإني عليه لقوي أمين قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد إليك طرفك فلما رآه مستقرا عنده قال ماذا من فضل ربي ليبلوني أأشكر أم أكفر ومن شكر فإنما يشكر لنفسه ومن كفر فإن ربي غني كريم سليمان إلى النار آستان سبجرارا వారు విధేయులైన వద్దకు రాకమునుపే మీలో ఎవరు ఆమె సింహాసనాన్ని నా దగ్గరకు తీసుకురాగలరు? జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా మనవి చేసుకున్నాడు, మీరు మీ స్థానము నుండి లేవకముందే నేను దానిని తీసుకువస్తాను, నాకు ఆ శక్తి ఉంది, నమ్మకస్తుల్ని కూడా. గంధ జ్ఞానం కల ఒకతను ఇలా అన్నాడు, మీరు కళ్ళు మూసి తెరిచేలోగా నేను దానిని తీసుకువస్తాను. సులైమాను తన ముందు సింహాసనం పెట్టబడటం చూడగానే ఇలా అరిచాడు, ఇది నా ప్రభు అనుగ్రహం, నేను కృతజ్ఞతను తెలుపుతానో లేక కృతజ్ఞుడనైపోతానో పరీక్షించడానికి ఆయన ఇలా చేశాడు. ఎవడైనా కృతజ్ఞతలు తెలుపుకుంటే అతని కృతజ్ఞతలు అతనికే లాభదాయకమవుతాయి. అలా చేయకుండా ఎవడైనా కృతజ్ఞతకు పాల్పడితే నా ప్రభువు నిరపేక్షాపరుడు, తనంతట తానే ధనుడైనవాడు. فلما جاءت قيل أهكذا عرشك؟ قالت كأنه هو وأوتينا العلم من قبلها وكنا مسلمين وصدها ما كانت تعبد من دون الله إنها كانت من قوم كافرين. సులైమాను ఇలా అన్నాడు, మెదలకుండా ఆమె సింహాసనాన్ని ఆమె ముందు పెట్టండి, సరైన విషయానికి చేరుతుందో లేక రుజుమార్గం పొందని వారిలోనే ఉండిపోతుందో చూద్దాము. రాణి వచ్చినప్పుడు ఆమెను నీ సింహాసనం ఇలాంటిదేనా అని అడగబడింది. దానికి ఆమె ఇది అచ్చంగా అలాంటిదే, మేము ఇంతకు ముందే విషయాన్ని తెలుసుకుని విధేయులమైపోయాము అని అన్నది. విశ్వసించకుండా ఆమెను ఆపి ఉంచిన విషయం అల్లాను వదలి ఆమె పూజిస్తూ ఉండిన దైవాల ఆరాధనే, ఎందుకంటే ఆమె అవిశ్వాస జాతికి చెందిన స్త్రీ. فلما رأته حسبته لجة وكشفت عن ساقيها قال إنه صرح ممرد من قوارير قالت رب إني ظلمت نفسي وأسلمت مع سليمان لله رب العالمين. రాజగృహంలో ప్రవేశించు అని ఆమెకు చెప్పటం జరిగింది. ఆమె దానిని చూచి అది నీటి కొలను అని అనుకున్నది. అందులో దిగటానికి ఆమె తన కాళ్ల మీది వస్త్రాన్ని పైకి ఎత్తి పట్టుకున్నది. అప్పుడు సులైమాను ఇది గాజుతో చేయబడిన నూనెని నేల మాత్రమే అని అన్నాడు. అప్పుడు ఆమె ఎరుగెత్తి ఇలా అన్నది, నా ప్రభూ, ఈనాటి వరకు నేను నా ఆత్మకు అన్యాయం చేసుకుంటూ ఉండేదాన్ని, ఇప్పుడు నేను సులైమానుతో పాటు సకల లోకాల ప్రభువైన అల్లా పట్ల విధేయతను స్వీకరిస్తున్నాను. ولقد أرسلنا إلى ثمود أخاهم صالحا أن اعبدوا الله فإذا هم فريقان يختصمون قال يا قوم لم تستعجلون بالسيئة قبل الحسنة لولا تستغفرون الله لعلكم ترحمون قالوا اطيرنا بك وبمن معك قال طائركم عند الله بل أنتم قوم تفتنون సమూరు జాతి వైపునకు మేము వారి సోదరుడు సాలిహును అల్లాను ఆరాధించండి అనే సందేశాన్ని ఇచ్చి పంపాము. అప్పుడు వారు ఒక్కసారిగా ఘర్షించుకునే రెండు వర్గాలుగా చీలిపోయారు. సాలిహ్ ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, మేలుకు బదులు కీడు కోసం ఎందుకు తొందరపడుతున్నారు? అల్లాను క్షమాభిక్ష కోసం ఎందుకు అర్థించరు? మీరు కనికరించబడవచ్చు కదా. వారు ఇలా అన్నారు, మేము నిన్ను నీ సహచరులను అపశకునపు సూచనలుగా పరిగణిస్తున్నాము. సాలిహ్ ఇలా జవాబు చెప్పాడు, మీ మంచి శకునాలు మీ చెడ్డ శకునాలు అన్నీ అల్లా వద్దనే ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే మీరు పరీక్షింపబడుతున్నారు. قالوا تقاسموا بالله لنبيتنه وأهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله وإنا لصادقون ومكروا مكرا ومكرنا مكرا وهم لا يشعرون فانظر كيف كان عاقبة مكرهم أنا دمرناهم وقومهم أجمعين فتلك بيوتهم خاوية بما ظلموا إن في ذلك لآية لقوم يعلمون وأنجينا الذين آمنوا وكانوا يتقون. ఆ నగరంలో 9 మంది ముఠా నాయకులు ఉన్నారు. వారు దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఎలాంటి సంస్కరణ కార్యాన్ని చేసేవారు కాదు. వారు పరస్పరం ఇలా అనుకున్నారు, దేవునిపై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చెయ్యండి, మేము సాలిహ్పై అతని కుటుంబ సభ్యులపై దాడి చేస్తాం, ఆ తరువాత అతని సంరక్షకునితో అతని కుటుంబం హత్య చేయబడినప్పుడు మేము అక్కడ లేము, మేము నిజమే పలుకుతున్నాము అని చెబుదాము. వారు ఈ విధంగా పన్నాగం పన్నారు. ఒక పన్నాగాన్ని మేము కూడా పన్నాము, దానిని గురించి వారికి తెలియనే తెలియదు. ఇక చూడండి వారి పన్నాగం పర్యవసానం ఏమైందో. మేము వారిని వారి జాతి మొత్తాన్ని సర్వనాశనం చేసివేశాము. అవిగో వారి గృహాలు ఎలా ఖాళీగా పడి ఉన్నాయో చూడండి. వారు చేస్తూ ఉన్న దుర్మార్గానికి ఫలితంగా జ్ఞానులకు ఇందులో ఒక గుణపాఠం ఉంది. విశ్వసించి అవిధేయతకు దూరంగా ఉన్న వారిని మేము కాపాడాము. وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ وَأَنْتُمْ تُبْصِرُونَ أَإِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِنْ دُونِ النِّسَاءِ بَلْ أَنْتُمْ قَوْمٌ تَجْهَلُونَ فما كان جواب قومه إلا أن قالوا أخرجوا آل لوط من قريتكم إنهم أناس يتطهرون فأنجيناه وأهله إلا امرأته قدرناها من الغابرين وَأَمْطَرْنَا عَلَيْهِمْ مَطَرًا فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ. మేము లూతును పంపాము. అతను తన జాతి వారితో ఇలా అనిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మీరు చూస్తూ అశ్లీల కార్యం చేస్తారేమిటి? ఇదేనా మీ నడవడిక? కామతృష్ణను తీర్చుకోవటానికి స్త్రీలను వదిలిపెట్టి పురుషుల వద్దకు పోతారేమిటి? వాస్తవానికి మీరు చాలా అజ్ఞానపు పని చేస్తున్నారు. కాని ఈ సమాధానం తప్ప మరొకటి అతని జాతి వారు ఇవ్వలేదు. వారు ఇలా అన్నారు, లూతు కుటుంబాన్ని మీ పట్టణం నుంచి వెళ్లగొట్టండి, వారు మహాపవిత్రులట, చివరకు మేము అతనిని అతని కుటుంబాన్ని రక్షించాము, అతని భార్యను తప్ప. ఆమె వెనుక ఉండిపోవాలని మేము నిర్ణయించాము. మేము వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది హెచ్చరించబడిన వారి విషయంలో అత్యంత ఘోరమైన వర్షం. قل الحمد لله وسلام على عباده الذين اصطفى الله خير أم ما يشركون او ప్రవక్త ఇలా అను, స్తోత్రం అల్లాహకు మాత్రమే తగినది, ఆయన ఎన్నుకున్న ఆయన దాసులకు శాంతి కలుగుగాక. వారిని ఇలా అడగండి, అల్లా శ్రేష్ఠుడా లేక ఆయనకు సాటిగా వారు కల్పించే దేవుళ్ళు శ్రేష్ఠులా? أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا بِهِ حَدَائِقَ ذَاتَ بَهْجَةٍ مَا كَانَ لَكُمْ أَن تُنبِتُوا شَجَرَهَا أَإِلَٰهٌ مَّعَ اللَّهِ بَلْ هُمْ قَوْمٌ يَعْدِلُونَ أَنَنْتَ كَرُنَا مَيُلُو أَبَارَكْ رُفَاسِيلُوْا أَيْنَ اللَّهِ پَيْرُتُو پْرَارَمْ بِسْتُنَّانُ సరే, ఆకాశాలను భూమిని ఎవరు సృష్టించారు? మీ కొరకు ఆకాశము నుండి నీటిని కురిపించి తద్వారా మనోహరమైన తోటలను ఎవరు పండించారు? వాటిలోని చెట్లను మొలిపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు. అల్లాతో పాటు మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా ఈ పనులలో పాలు పంచుకోవడానికి? లేడు. కాని వారే రుజు మార్గం నుండి తొలగిపోతున్నారు. أَمَّنْ جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا أَنْهَارًا وَجَعَلَ لَهَا رَوَاسِيَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا أَإِلَٰهٌ مَّعَ اللَّهِ భూమిని నివాసస్థలంగా చేసినవాడు ఎవడు? అందులో నదులను ప్రవహింపజేసినవాడు ఎవడు? దానిమీద పర్వతాల మేకులను పాతినవాడు ఎవడు? రెండు రకాల జలధుల మధ్య అడ్డుతెరలను పెట్టినవాడు ఎవడు? అల్లాతో పాటు మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా ఈ పనులలో పాలు పంచుకోవడానికి? లేడు. కాని వారిలో అనేక మందికి తెలియదు. బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాతో పాటు ఈ పనులు చేసే మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా? మీరు చాలా తక్కువగా ఆలోచిస్తారు. أَمَّنْ يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَنْ يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ تَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ نِيلَ فَيْ سَمُدْرًا فَيْ అంధకారములో మీకు దారి చూపేవాడు ఎవడు? తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తతో పంపేవాడు ఎవడు? అల్లాతో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా ఈ పనులు చేయటానికి? వారు చేస్తూ ఉన్న షిర్కుకు అల్లాహ్ ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు. أَمَّنْ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَنْ يَرْزُقُكُمْ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ سُرُشْتِنْ مُدَتِسَارِيَا تَيَسِنَ وَعَلُوا يَوَلُوا దానిని పునఃసృష్టించేవాడు ఎవడు? నింగి నుండి, నేల నుండి మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? అల్లాతో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా ఈ పనులలో పాలుపంచుకోవటానికి? మీరు సత్యవంతులే అయితే మీ ఆధారాన్ని తీసుకురండి అని అడుగు. قل لا يعلم من في السماوات والأرض الغيب إلا الله وما يشعرون أيان يبعثون وارتو إلى أن آكاشا للون بھومي لون الله تبت أغوشن جنانا كلوار مرهولو ليلو వారికి మీ దేవుళ్లకు తాము ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు కదా. وقال الذين كفروا أإذا كنا ترابا وآباؤنا أإنا لمخرجون لقد وعدنا هذا نحن وآباؤنا من قبل إن هذا إلا أساطير الأولين قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة المجرمين ولا تحزن عليهم ولا تكن في ضيق مما يمكرون ويقولون متى هذا الوعد إن كنتم صادقين قل عسى أن يكون ردف لكم بعض الذي تستعجلون وإن ربك لذو فضل على الناس ولكن أكثرهم لا يشكرون وإن ربك ليعلم ما تكن صدورهم وما يعلنون وَمَا مِنْ غَائِبَةٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ إِلَّا فِي كِتَابٍ مُبِينٍ కాని పరలోకం గురించిన జ్ఞానమే వారి నుండి కరుమరుగైపోయింది. కాదు, దానిని గురించి వారు సంశయములో పడిపోయారు. కాదు, వారు అసలు ఆ విషయం పట్ల అంధులైపోయారు. ఆ సత్య తిరస్కారులు ఇలా అంటారు, మేము మా తాత ముత్తాతలు మట్టిలో కలిసిపోయిన తరువాత కూడా నిజంగానే మమ్మల్ని సమాధుల నుండి లేపటం జరుగుతుందా? ఇలాంటి వార్తలు ఎన్నో మాకు కూడా అందించబడ్డాయి. పూర్వం మా తాత ముత్తాతలకు కూడా అందించబడుతూ ఉండేవి. కాని ఇది మేము పూర్వకాలం నుంచి వింటూ వస్తున్న కట్టుకలు మాత్రమే. ఇలా అను, భూమిపై తిరిగి చూడండి, నేరస్తులకు ఎటువంటి గతి పట్టినదో. ఓ ప్రవక్త, వారి స్థితిని గురించి బాధపడకు, వారి కుట్రల విషయంలో వ్యధ చెందకు. వారు నీవు చెబుతున్నది నిజమే అయితే ఈ బెదిరింపు ఎప్పుడు నెరవేరుతుంది అని అడుగుతారు. ఇలా అను, మీరు ఏ శిక్షను గురించి తొందరపడుతున్నారో అందులోని ఒక భాగం మీ సమీపంలోనికే వచ్చి ఉందన్న ఆశ్చర్యము లేదు. యథార్థం ఏమిటంటే నీ ప్రభువు ప్రజల పట్ల ఎంతో అనుగ్రహం కలవాడు, కాని చాలామంది కృతజ్ఞతలు తెలుపరు. వారి హృదయాలు తమలో ఏవి దాచి ఉంచాయో, మరేవి బహిర్గతం చేస్తున్నాయో నిస్సందేహంగా నీ ప్రభువునకు బాగా తెలుసు. ఆకాశంలో భూమిలో దాగి ఉన్న ఏ వస్తువు అయినా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండా లేవు. إن هذا القرآن يقص على بني إسرائيل أكثر الذي هم فيه يختلفون وإنه لهدى ورحمة للمؤمنين إن ربك يقضي بينهم بحكمه وهو العزيز العليم فتوكل على الله إنك على الحق المبين إنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين وما أنت بهادي العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون. إسرائيل సంతతి వారు విభేదిస్తూ ఉన్న విషయాల వాస్తవం ఏమిటో ఈ ఖురాను వారికి ఎక్కువగా తెలియజేస్తోంది. ఇది విశ్వసించే వారికి మార్గదర్శకత్వం. కారుణ్యమును నిశ్చయంగా ఇలాగే నీ ప్రభువు వీరి మధ్య కూడా తన ఆజ్ఞ ద్వారా తీర్పు చేస్తాడు. ఆయన ఎంతో శక్తివంతుడు, అన్నీ ఎరిగినవాడును. కనుక ఓ ప్రవక్త, అల్లా మీద భారం వెయ్యి. నిశ్చయంగా నీవు స్పష్టంగా సత్యంపై ఉన్నావు. నీవు మృతులకు వినిపించలేవు. వీపు త్రిప్పి పరుగెత్తే బధిరులకు కూడా నీ పిలుపును వినిపించలేవు. అంధులకు మార్గం చూపి వారు తప్పిపోకుండా కాపాడనూ లేవు. మా వాక్యాలను విశ్వసించి విధేయులయ్యే వారికి మాత్రమే నీవు నీ మాటను వినిపించగలవు. وَإِذَا وَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ أَخْرَجْنَا لَهُمْ دَابَّةً مِنَ الْأَرْضِ تُكَلِّمُهُمْ أَنَّ النَّاسَ كَانُوا بِآيَاتِنَا لَا يُوقِنُونَ ويوم نحشر من كل أمة فوجا ممن يكذب بآياتنا فهم يوزعون حتى إذا جاءوا قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما أم ماذا كنتم تعملون ووقع القول عليهم بما ظلموا فهم لا ينطقون ألم يروا أنا جعلنا الليل ليسكنوا فيه والنهار مبصرا إن في ذلك لآيات لقوم يؤمنون ما ماشا نرميري سميم وارني سميبنش لبطلو ميو واري قرقو بھومي نلي وكا جنتون تيستام అది వారితో ఇలా మాట్లాడుతుంది, ప్రజలు మా వాక్యాలను విశ్వసించలేదు. ఆ రోజును గురించి కొంచెం ఆలోచించు. అప్పుడు మేము ప్రతి సముదాయం నుండి మా వాక్యాలను తిరస్కరించే ఒక్కొక్క జన సమూహాన్ని సమీకరిస్తాము. ఆపై వారిని వారి వారి తరగతుల ప్రకారం అంతస్తుల వారీగా ఒక క్రమ పద్ధతిలో ఉంచటం జరుగుతుంది. చివరకు అందరూ వచ్చేసిన తరువాత వారి ప్రభు వారిని ఇలా అడుగుతాడు, మీరు నా వాక్యాలను శాస్త్రీయ పరిశీలన చేయకుండానే ఇట్టే తిరస్కరించారు. ఇది కాక మీరు చేసింది ఏమిటి? వారు చేసిన దుర్మార్గం వల్ల శిక్షకు సంబంధించిన వాగ్దానం వారి విషయంలో నెరవేరుతుంది. అప్పుడు వారు ఏమీ మాట్లాడలేరు. వారు విశ్రాంతి పొందటానికి మేము రాత్రిని సృష్టించాము, మేము పగటిని ప్రకాశవంతంగా చేశాము. వారి బుద్ధికి ఈ విషయాలు తట్టేవి కావా? విశ్వసించేవారికి ఇందులో అనేక సూచనలు ఉండేవి. ويوم ينفخ في الصور ففزع من في السماوات ومن في الأرض إلا من شاء الله وكل أتوه داخرين وترى الجبال تحسبها جامدة وهي تمر مر السحاب قل الله الذي أتقن كل شيء إنه خبير بما تفعلون من جاء بالحسنة فله خير منها وهم من فزع يومئذ آمنون ومن جاء بالسيئة فكبت وجوههم في النار هل تجزون إلا ما كنتم تعملون శంఖం ఊరబడే రోజున ఏమి జరుగుతుందో, ఆ రోజున ఆకాశాలలోని భూమిలోని సకల సృష్టి రాశులు భయంతో కంపించిపోతాయి. ఆ భయానక పరిస్థితుల నుండి అల్లాహ్ కాపాడదలచిన వారు తప్ప అందరూ లొంగిపోయి వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు. ఈ రోజున నీవు పర్వతాలను చూచి అవి బాగా స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నావు, కాని అప్పుడు మేఘాల మాదిరిగా అవి ఎగురుతూ ఉంటాయి. ఇది అల్లా శక్తి సామర్థ్యాల మహిమ. ఆయన ప్రతి వస్తువును వివేకంతో తీర్చిదిద్దాడు. మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు. మంచిని తీసుకువచ్చే వ్యక్తికి అంతకంటే మేలైన ప్రతిఫలం లభిస్తుంది. అటువంటి వారు ఆనాటి భయంకర పరిస్థితి నుండి సురక్షితంగా ఉంటారు. చెడును తీసుకువచ్చేవారందరూ బోర్లగా అగ్నిలో విసిరివేయబడతారు. మీరు చేసిన కర్మల ప్రకారం తప్ప మీరు మరొక విధమైన ప్రతిఫలాన్ని ఎలా పొందగలుగుతారు? إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء وأمرت أن أكون من المسلمين وأن أتلو القرآن فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فقل إنما أنا من المنذرين وقل الحمد لله سيريكم آياته فتعرفونها وما ربك بغافل عما تعملون ఈ నగరం ప్రభువును మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయన దానిని పవిత్రమైన క్షేత్రంగా చేశాడు. ఆయన ప్రతిదానికి యజమాని. నేను విధేయుడనై ఉండాలని, ఈ ఖురాను చదివి వినిపించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఇక సన్మార్గాన్ని అవలంబించేవాడు తన మేలు కొరకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మార్గభ్రష్టుడైన వాడితో నేను కేవలం హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని అను. వారితో ఇంకా ఇలా అను, స్తోత్రం కేవలం అల్లాకు మాత్రమే తగినది. అతి త్వరలోనే ఆయన మీకు తన సూచనలను చూపుతాడు. మీరు వాటిని గుర్తిస్తారు. మీరు చేసే పనులన్నీ మీ ప్రభువునకు తెలియకుండా లేవు.